ేనో నమాధిమం సుమస్మై శిరో దాస నమోజేర్మాయన్ రావన్నమేం సాప్యం ససంతం వృణగ్రాజాసమిషాధం స్వస్తి ద్విప్రోరహీమాయ దృఢా పురో వజ్రం శ్రవధానద్రేక్కా ప్రభృక్షృజుశ్రావేదాత్రం దాసుషేదా సవేదసం దాయం దశోంతో జమింద్రస్వభిష్టిసం నదగ్రంసస్వదిభం జ్యోతనాయ మాదుర్న సీముపృజాధ్యై సీం స్మృతో మనతే అప్రాతీతో బిభ్రద్వజ్రం రత్రహణంగభస్థౌ తిష్టధ్వరీ అధ్యర్తే భగత్తే వచోయుజా మహత ఇంద్ర విశ్వం తదేమేవ్యాయంధ్ర ప్రభూరవస్తవంధేనాయజ్ఞై సప్తయత్పురశ్వర్మసారీర్ధందాదే పురుగుత్సాయక్షన్ సంవృతైంద్రపూర్వ్యో భూర్వలిపశ్యన్ముసలే కావ్యాయ పరానవాస్తమనుజేయం మహే విత్రేరదాధస్వర్ణపాదం ధ్వనీరింద్రధునీమదేర్ణోరవశీరానశ్రవంతీ ప్రయత్స ముద్రమదే దూరపరిషి పారయా దుర్వసంజగం స్వస్తి తపహత్యరింద్రవిశ్వమాజౌ సరస్వధునీ చుపూరీరాఘశిష్వీదయదిగ్భ్యం సోమేభిస్వందీరత్నభేది పథ్యా అర్కై ఇమావృతమస్య కారోరహవ్యం వీరహవ్యాహవంతే ధీరోరేష్టాభరం నవీయోరయర్విభూతిరీయతేవస్యమోచుడైంద్రంజో విరానో గిర్వాహ సంగేర్భిర్యజ్ఞవృద్ధం జరిమతి మన్నాపృథివ్యా పూర్వమాయశ్చరిచేమహిత్వం వజునంత దన్వత్సూర్యేణ వజునవచ్చకార కదా అమృతశ్రధావేక్షంతో నవీరంతి స్వభావస్తకారతగుహస్వింద్రకమాజనం జలధికాసు భిక్షు హస్తే యజ్ఞో మనసే సంవరాయకో అర్కయింద్రకథమస్ సహోదా ఇదాహితేపీఠ పురాజా ప్రజ్ఞాద ఆసు పూర్వృత్సాయ ఏ మధ్యమాజ ఉత నూతనాద ఉతాభమస్ పురుహూతబోధి తమ్ ప్రచ్చంతో బారాధ పరాలి ప్రజ్ఞాద ఇంద్రశ్రుత్యానూయేమో పచ్చామదివీర బ్రహ్మవాహోజా దేవ విద్మతాత్వా మహాంతం అభిత్వాజో రక్షసో విదస్థే మహీజ జ్ఞానమభిదత్సు తిష్టత్రేణ యుద్ధే నఖ్యావజ్రేణ దృష్టో అపదానూదస్వ సదశ్రోధేంద్రనూతనశ్చ బ్రహ్మణ్యతో వీరకారుధాయ ఆవిత్యేషాంశ్వూషుఖమేష్టౌ రోదయేవరుణం మిత్రమింద్రం మరుద కృష్ణావాదేనో అద్య స్వభూషణం విష్ణోమగ్నిం పురం ధింసవితారమోషధీపర్వతాంశ్చ హిమవృత్తామృతాగ ప్రయజ్యోజరితారో అభ్యర్థ్యం చర్కైః భూభతో భూపానో నత్వాన్ అన్యామృతత్వదస్తి నో మహావాచముపాయాహి విద్వాన్విశ్వేభిస్తో నో సహసో యజత్రైః ఏ అగ్నిజిహ్వారే దసామ ఆసుర్యే మనుం చక్రురుపారం దసాయ సనో బోధిపురజేతా సుఖేషు తదుర్గేషు పథిగృద్దిదానః ఏ అశ్రమాసపురభో బహిష్ఠాస్తేభిర్ నయింద్రాభివక్షివాగమ్ ఏకయుద్ధవ్యస్తరణీనామింద్రంగేర్భిరభ్యర్థ ఆభి ప్రత్యదే వృషభో వృష్ట్యా వా సత్యస్తాయస్తాన్ నమో న పూర్వే పితరో నవగ్వా సప్త విప్రాసో అభివాదయంత నక్షత్రాభం దతూరిం వర్వదేష్టామద్రోఘవాదం మతిభిస్సమిష్టం తమీమ ఇంద్రమస్య రాజపూరువీరస్య నృపతఃపురుక్షో యో అస్క్రీధోజిరజరస్వర్భాంతమాభరహరివో మాదయధ్యై తన్నో వివాచో యదీ దేవరాజిజ్జరితార ఆనదస్సుమ్నమింద్ర తస్తే భాగః కిం వయోదుద్రఖిద్వః పురోహూతపురువదోదురగ్నః తం ప్రచ్ఛంతి వజ్రరస్తం రథేష్టామింద్రం వేపీవత్వరీయస్య యోగీః ద్విగ్రాభం తో విభూర్మిం ప్రభూదాం కాదుమీషే నక్షతేతుం రవచ్చ అజాహత్యం మాయయా వావృధానం మానోజువాస్తఫల పర్వదేన అచ్యుదాజిద్వీలిలాస్వోజోరుజో విదృఢా ద్వేషదా వీరత్సిన్ తంబోధ్యానవ్యశ్యాతమిష్టం రత్నం రత్నవత్తారిదం దయధ్యై నో వక్షదలి బాలశుభంభేంద్రో విశ్వాన్యది దుర్గాని ఆజనాయ దుర్గాని పార్థివాని దివ్యాని దీపయోంతరిక్షా తపావృణన్ విశ్వదశ్రోతిఘాతాన్ బ్రహ్మద్విషే దోదయక్షామవశ్చ భువోజనస్య దివ్యస్య రాజా పార్థివస్య జగదస్యైవతంద్రుక్ జిష్టవజ్రం దక్షిణయంద్రహస్తాజర్యజగతేతి మాయా ఆదంయతమింద్రణ స్వస్యం సహస్రసూర్యాయ బృహదీమృద్ధాన్యాన్యాని వృత్రాకరో వజ్రం సుదృగానాహూషాణి సనో నియుద్భిః పురుహూత వేధో విశ్వవారాభిరాగహి ప్రయజ్యో నయా అదేవో వరతేన దేవాభిర్యాయితూయమామధ్యద్విక్ సుత్రయిత్వం నిమిశ్రయింద్రో మే స్తోమే బ్రహ్మణి సత్యమాన ఉక్తే యద్వాయుక్తాభ్యాం మఘమంగలిభ్యాం బిభ్రద్వజ్రం బాహ్వోరింద్రయాసి యద్వాదివిపార్జే తుష్ణీమింద్రవృత్రహత్యేవ దిశూరధాతౌ యద్వాదక్షస్య విభ్యుషో అవిభ్యదరంధయ శ్రద్ధదయింద్రదస్యూన్ పాదాదలమింద్రో అస్తు సోమం రణే నీరుగ్రోజరితారభూతి కర్తీరాయ దుష్ప్రాయోకం దాతావతస్సు మతే కీరయేషాంసమరాహరిభ్యాం బభ్రిర్వజ్రం పవి సోమం దదిర్గా కర్తీరం నర్యం దర్వీరం శ్రోతాహవం కృణత స్తోమవాహా అస్మై భయం యద్భావేంద్రాయో న ప్రదివో అపస్త సుతేజో మే స్తుమం దుఃఖేంద్రాయ బ్రహ్మవర్ధనం యథాసత్ బ్రహ్మానిహితగృఢే వర్ధనాహితావత్తయింద్రమతిభిర్విష్మ సుతేజో మే సుతపాసంతమాజిరాంద్రియాస్వక్షణాని యజ్ఞైః సనో బోధిపురోలా సంభ్రానస్తి పాదు సోమంగోర్జీకమింద్ర ఏదం బర్హిర్యజమానస్యోరంగ్రధిత్వాయతూలోకం సమందస్వాహ్యజోషముగ్రప్రత్వాజ్ఞాతజిమే అశ్రువంతు ప్రేమేహవాదపురుహూతమస్తే ఆత్రేయం ధీరవదయింద్రయమ్యా సంవత్సకాయ సంయషా సుతేషు సోమేభిరీం ప్రణతా భోజమింద్రం కుమిత్తస్మా అసతి నోభరాజయదృష్మింద్రో వసే మృధాతి ఏవేదింద్రస్తుతే అస్తామి సోమే భరద్వాజే దక్షయతిన్మభూనాః అసద్యథాజనిష్ట ఉదసూరీంద్రో రాజో విశ్వవారస్య దాత ఋషామదయింద్రే శ్లోకముఖ్యాదజాసో మేషు సుతపారిజీషి అర్చత్రయో భగవాన్ రభ్య ముక్తైర్ధ్యక్షో రాజా గిరామక్షీరోతి తదో దర్వీరో నర్యోగిచేతాశ్రోతాహమంగణపుర్యోతి వశస్సంతో నరాం కారుధాయా వాజీస్తుతో విదధే దాదివాజం అక్షోణచక్ర్యో సూరబృహన్పతే మన్హారీరిజే రోదస్యో వృక్షశ్చరుతే పురుహూతమయాభ్యూతయోరుహరింద్రపూర్వీ సజీవతస్తే పురుషాగతాగమామివశ్రుతయ సంచరణీ మచ్చానాన్నలంతయస్త ఇంద్రదామన్ వంతో అదామానస్సుదామన్ అన్యదర్వరమన్యదుస్వోసన్ముహూరాచక్రింద్రా మిత్రో నో అత్ర వరుణశ్చ పూషార్యోపదశ్చ మర్యేతాస్తి ఇత్తదాపో న పర్వాదశ్చ వృక్షా దుఃఖేభిరింద్రాలయంత యజ్ఞైః తంత్వాభిస్వష్టతిభిర్వాజయంత ఆజన్న జగ్మృగిర్వాహో అశ్వాః కయంచరంతి సరదో నమాధానద్యా భయింద్రామవకర్షయంతి ృద్ధస్ధ్వర్ధతామస్ తనోస్తోమేభిరుక్తైశ్చమానా నీలవేన తేన స్థిరాయన శ్రద్ధేదస్ూజూదాయ స్తవాన్ అజ్రాజింద్రస్య గిరయస్తృష్ంభీరేద్భవతి గాధమస్మై గంభీరేణ ఉరుణామద్రిన్వేయోజంధిపాన్వాజాన్ ూర్ధూతి అరీషన్యన్నోర్జోష్టౌ పరీరజ్ఞాయాజమపాసే అభీకరితో పాతమింద్ర పాహిరిష అమాశైనమరణ్యే పాహిరిషో మదేమ సతహీమాస్వీరాతూతిర మమాజాప రమాజాపధ్యవేంద్ర దృష్ణిస్తి ూఢుమృత్రహత్యే వీర్ణ ఏభిర్ధవాదీర్మహాన్న ఉగ్ర ఆభిస్మృతో విశతీరీషన్న మిత్రమన్యమింద్ర ఆభిర్విశ్వాభిజో విషో చీరార్యాయోపదారీర్భాసీ ఇంద్రనామయ ఉతజేజాపయోర్వాసీనాసో మనుషో యుజ్రే మిథురాసవాంసి జహి వృక్షాని గృణీరాజ శూరో వాసూరం వనతే శరీరైస్తూరు జాతరుషియృణ్వైతే శోకే భాగోషతన యేజసత్సు విక్రందసీ ఉర్వరా సుబ్రవైతే నహి త్వాసూరో నో నృష్ణర్ణ జోధో మన్యమానో యుజోధ ఇంద్రనకేష్ ప్రత్యేషా విశ్వాజాత్యభ్యసి సమత్యత ఉభయోర్బ్రహ్మయోర్లీహవంతేవా మహో నృవదిక్షే వాదస్వంతయంతసైతే అధస్మాచర్షదోజతే జాలింద్రాతోదభావరూత అస్మాకాసోజేతమాసో అర్యంద్రసూరయోధిరే పురోనా అనూదేదాయి మహింద్రియాయ సత్రాదేవి సమనోమృత్రహత్యే అనక్షత్రమనుసహోజత్రేంద్రదేవేభిరనూతేషక్యే ఏమానస్పృధస్తమజాతమత్సింద్రారంధిమీ ధరీరదేవీ విద్యామవస్తోరవదాగృణంతో భరద్వాజా ఉదత ఇంద్రనూనం స్మృధీర ఇంద్రయామదిత్వా మహోవాజస్వాషాణా సంయద్విదోయం దసూరదాత ఉగ్రన్నో భక్పాధే అహందా స్వాం భాజీహవదే వాజినేయో మహోవాజస్గ్యాతౌ స్వాం రత్రేష్ం తరుత్రం తాం చే ముష్టిహాఘోషు యుద్ధన్ త్వం కవిం చోదయోర్కదాదౌ త్వం కృష్ణం దాసుటే వక్ తం శిరో అమర్మణ పరాహణ జిగ్వాయసంశ్యం కరిష్యన్ తం రథం ప్రభారో యోధమృష్ణమాపో యుద్ధ్యం తం ఋషభం దసద్యం తం శుక్రం వేదస వేదచాహం తం సృజిం గృణంతమింద్రదూతో త్వం దుఃఖమింద్రపర్హణాగ ప్రయచ్చత సహస్రాసూరదర్షి అవగిరేర్దాసం సంవారం హంత్రాభోజివో దాసం చిత్రాభిరుచి తం శ్రద్ధాభిర్మందసారస్వమైర్దీతూరిమింద్రతిష్వం శక్యం సహస్రాదచ్చాసాహన్ అహం చరదత్సూరిభీరానస్యాప్తభద్యాయ ఇంద్రసుమ్నమోజాః త్వయాయత్సవంతే తథవీరవీరాస్త్రవరూథే నహూడాసమిష్ట భయంతే అస్యామిందరద్యుమ్నహూతౌరాయశ్యామమయిన ప్రేష్టాః ప్రాదర్దనిః క్షత్రశ్రీరస్తు శ్రేష్ఠో ఘనే వృత్రాణాం సనజేధనానాం కిమస్మదేకింద్రక్మస్తేతారాయేరిందే అురా విద్రేమనూదనాథ సరస్మదే సద్వస్వీతావింద్రస్తేకారాయేరిందే అురా విద్రే సదునూతనాథ నయజదే మహిమస్తమస్ విద్వా రాధతో రాధతో నూతనస్ేంద్రనకర్దృత ఇంద్రియంతేత్యంత ఇంద్రియమచేదీనావీర్వరీఖస్తాహ వజ్రశయ్యేదస్వృష్పాతీంద్రపరమో దార వధీంద్రో వరీఖస్తేభ్యాయమానాయ దిక్షన్ జీవతోయ్యాన్పూర్వే అర్ధేభ్యసరోదత్సం వర్మిణ ఇంద్రసాగం యవ్యావత్యాహోదశ్రవస్యాీవంతస్రవేమ్యమానా పాత్రాభిందాన్యాయన్ సూయమస్ందరూషురీహాయ దుర్వసంబరాజీవతో దైవ పాదాయ దక్షిణ్యాంగ్రేరథినోంసలింగాధూమతో మఘవామహ్యం సమ్రాట్ అభ్యావర్తీయమానోదాయూనాయం దక్షిణా పార్థవానా ఆవో ఆత్మన్వతభద్రమగ్రాంశీయోక్షేరణయంతోస్మేపాయ పూర్వీర్షోనా ఇంద్రోజ్వనే వృణతే క్షత్రుపేదాదినస్వం మూషాయతి భూయో భూయో రజమిదస్ వర్ధయన్న భిన్నేఖిల్లే భయం కదానాథం జనత భాజితస్కారో నాథా మామిత్రవ్యశిరాదర్షతి దేవాంశయభిర్గితేతాభిశ్చోగిత్తాభిశ్చోగతి స్వహ నదార్వా రేణుక కాటో అశ్రుతేన సంస్కృతత్రముభయంతి అభి మృగాయమభయం తస్యత అనుగావో వత్తస్య విచారంతి యజ్వనః ంద్రో మే అచ్చాంగావస్ ప్రథమస్ భక్ ఇమాయాగావ్రామనాథాజింద్రూజంగావో మేద యథాకృతీరంజకృతీకృహంద్రవాచో బృహద్వోమయముచ్యతే సభాసు ప్రజాపాదీశ్రూజవాసం విశంతే శ్రుద్ధా ప్రభానే విశంతీ మావస్తేనయేతమాగతం తత్పరీవో హేతి రుద్రస్య విద్యా ఉపేదమోపర్చన పాసుకోషోపవృత్యా ఉపారణభరే భద్రంగో అభివాదయమనా హరి ఇంద్రం బోనరస్రక్ష్యాయ దేవర్మహోయంత సుమతయేత కాలా మోయిజావ్రహస్తో అస్తి మహామూరణమేయజధ్వం ఆయస్మిన్నస్తేరీరంజేరేష్టాగభస్తోరయోరాధ్వన్న స్వాదో బృఢోయుజానాే పాదాదు భావే వక్షర్ధ్రక్ష్మర్భజేతాక్షీనావాన్ సురభింద్రశేఖనం స్వా అన్నమేదమిషిరోబూత సదో మహావిశ్వరోద్యశ్వరిపచ్చేసంధానా బ్రహ్మకారా ఉత్తంతో దేవమాదే అంతఃసోధార్య విదుపావధేరోదీమహి ఆతా సూర్య ప్రేణతి చూతూజాలో జూధే పాప్సు సమీరమానభూతి ఏవేంద్రుభవరిష్మో అస్తూతి అనూతిస్వత్వాహి జాతో అసమాత్యోజా పురుచ వృత్రహనదిరిదశ్యూన్ భూజయ్వాజేకో అజుర్యోజాయ దేవదూని ప్రదీరిజే దివైంద్ర పృథివ్యాధమిదస్ ప్రతిరోదీ ఉభే అధామన్య బృహద దుర్జమశయాని సాధారణ కిరామీనాది దివే దివే దూర్యోదర్శతో భోద్ది సత్వాణ్యర్భియా శుక్రదుర్ధాద్యాచిన్నో నదీనాభ్యోరదోగాతుమింద్ర నిపర్వతోరే సత్వజా దృఢాని శుక్రదోరజాంసి సత్యమిత్రన్న అస్తీంద్రదేవోరమోజ్యాన్ అరన్నయమన్నో వాజో అపోవచ్చాముద్రమపో విదురో విడోరింద్ర దృఢవాజ పర్వతస్ భోజగదీనా సాగం సూర్యం జనయంజాముడాసం అభూరే గోరయపతేర్జీనామాగస్తోరీంద్రకృష్టీకే అప్సుతనాయేత సూరే వోచంతచర్షణయో వివాచ తద్భియేంద్రపార్థివాణి విశ్వాచ్యూదాది చావయం తేరజాంసి పర్వతోపనాని విశ్వం దృఢం భజతే అధ్వన్నాదే తం ముచ్చే నాభిదుష్టమిందాదృఢం యుద్ధకుజ భంగమిష్టౌ తథ ప్రభిత్తే అధ సూర్యస్య ముడాయశ్చక్రమవివేరపాంసి సంసదాన్యవసంభరస్య పురోజగంథా ప్రతినిదస్యో అదిక్షోయ్యాదీవోదాయ సంసతే సూతక్రే భరద్వాజాయ గృణతే వసూని సత్యసత్మహేరణాయమాజిష్టమిరణీవం యాయి ప్రాపతిన్నవసోపమద్రి ప్రజశ్రుతశ్రావయర్షణిభ్యాపూర్యాపుతమాన్యస్మి మహే వీరాజ తపసే సురాజ విరక్తిరే వజ్రుణే సంతమానివచాం సాధాస్థవీరాజ దక్షం సమాతరా సూర్యే నాకవీనామవాసయద్విజద్రిం వృణానః స్వాధీభిర్రిక్పభిర్వామసానముజుశ్రియానామసృజం నిదానం సమన్నేభిర్రిక్పభిర్గోషుదస్వన్ విదజ్ఞోభిక్పురుకృత్వా జిగాయ పురోహాదీభిస్తీయం దృఢారు రోజకవిభిక్ కవిస్సన్ స రమచ్చామహోవాజేర్మహద్భిశుష్ఠై గురుగీరాభిర్మృషభక్షిదీనామాగిర్మణస్విలాజ ప్రజా సదర్గేణ సమసాధత్వత్తైరమయింద్రో దక్షిణతస్తూరాజానాపృదర్థం ద్వేదీవిషుద ప్రమృష్యాం యోజిష్టయింద్రతం సుమో దావదో మృణం స్వభిష్టిర్దాస్వాన్ సోమస్యంజోమస్వృత్రమత్సు సాసహ దమిత్రాన్ ీంద్రవదేవివాచోహవంతే చర్షణయస్సూరసతౌ త్వం విప్రేభిర్విపణీరాజస్వోదవిత్సనీతావాజమన్మాంద్రోభయాంగమిద్ధాంధాృత్రాణ్యార్యాచూర ృతమాంద్రగవాభిశ్వాయోరవితృే భూ స్వర్గాధాయుద్ధ్యాయుద్ధంతో నేమధీతా పృథ్వూర నూనన్న ఇంద్రాభరాజాభవాక ఉతనో అభిష్ట ఇచ్చాఘనందో బహిరస్వమిశ్యాపార్యే గోషమా సంగత్వే జగ్మర్విర ఇంద్రపూర్వేర్విహద్వ్యం దిర్భోమీరా పురా నూనం చుతీనా పస్పృధయింద్రే అధ్యుత్పా పురుభూతో పూర్వభూతర్భాంగేర పురు ప్రదస్తో అస్తి యజ్ఞై ేతయోనవాణీరేంద్రీదవిర్ధయంతీస్తోతారతం యత్సహస్రం గణంది గర్వాణం సందదస్మై అస్మాదీర్ఘామి వీక్షయింద్రేణ్యాయోపాయజ్ఞై అస్మాజేమస్మాయింద్రాయ స్తోత్రం మతిభీరవాచి అదర్జామహదివృత్తరోజైంద్రో విశ్వాయోరవిత కదా భూవన్ గతక్షయాని బ్రహ్మ కదా స్తోత్రే సహస్రపోష్యం దాహ కదా స్తోమం రాజోచ్చ రాజా కదాధియః కరదివాజరత్నాః కరిః సిక్తదింద్రయంద్రగంద్రేర్వీరైర్వీరాన్నీలయా తేజయానీన్ ఋతాదుగాధీజయా దివోష్వేంద్రజ్యుమ్నం ద్వర్మధ్యేక్ష్యస్మే కలిగేస్తే విశ్వబ్రహ్మ గణవత్సవిష్ట కదాధియోయో యువాసే కదా గోమఘాహవనాని గచ్చా స గోమఘాజరిత్రే అశ్వశ్చంద్రావాజస్రవతో అధీదేహి వృక్షా దీపిహేషస్తుఘామింద్రదేవం భరద్వాజేషు సుృతోరుచ్చా సమానూనం వృజన మన్యదాచ్చోరోయక్రమిదురో గృణీషే మానిరం ప్రదుఖశ్చేనోరాంగిరతాన్ బ్రహ్మణాభిప్రజింబ సద్రామదా సప్త విశ్వజనన్యా సద్రారాజోధే పార్థివాద సద్రావాజా నామ భవో విభక్తాయ దేవేణోధారయదాదుర్జం అను ప్రే నమోరాధిరే అనో వీర్యాయ శివమగ్రభేదుభేర్వదేశకృతం రంజంత్యపి వృత్తహత్యే తమ సద్ధీరుదయో వృక్ష్యాని పౌంశాని నియుతస్థురింద్రం నిందముక్తృష్మాగిరామీ సదాయస్థాముపాదృజాగృణానః పూర్వశ్చందస్య తమిందవ స్వాహ అదిర్భూతమోజనా నామేకో విశ్వస్య భువనస్య రాజా సదుశ్రోధిస్వత్యాయో భోజర్జౌర్న భూమాభిరాయో అర్జ అసోయసానో యుగే యుగే భయసాదేకీకాన అర్వాగ్రహం విశ్వవారంత ఉగ్రేంద్రయుక్తోహరయో వహంతు సర్వాణీమీతమానస్తే అద్య రోజోర్మాత్మన్ ఇంద్రోణ్యపరీయాజ్యోమ్యశ్రాజాధానమేంద్రమేరచ్చాస్వాహేంద్రవరిజ్యంతో మహేజన్మోజన్మవాయోరమృతమి అరిష్టాక్షీణామిర్తీంద్రోభోనాయాజస్యంభోదయసేవి సూరీర్ ఇంద్రో వాజస్థవీరస్ దాతేంద్రో గేర్భిర్వర్ధతా వృద్ధమా ఇంద్రో వృత్తం అరిష్టాస్తు జాన అపాదితమో మహీం పరిహద్యుపతీంద్రహూతిం ధీతిం దైవ్యశ్వరాజిం వనతే సుదామో దూరాజిదాఘోషాదింద్రశ్రుభాన ధ్యేయమేనం దేవోర్వృత్యాంద్రమాన ంబోధ్యాపరమయాభ్యాషకై బ్రహ్మాదిగోదిరేతమస్మాధీవద్ధీంద్రే వర్ధాద్రహ్మయముక్తమన్నర్ధాహైరసోరామన్నర్వర్ధాన్మాధాశ్వరదోజ్యమీంద్రం జ్ఞానం సహసే అసామివృధానం రాధసే చుతాయ మహాగ్రమవాదే ప్రనూనమావీవాదేమృత్రూర్యే మంత్రస్వన్హేర్విప్రమణమోమచరస్వర్ధ్వాస్తేణోయుగేగో అగ్రా అయమోధాన పర్యద్రీముస్రాజేభిర్విషయుజాభిరవ్యోధింద్రయంజోదయోగ్యాక్తోరావస్థోరేందోరింద్రివంకేతమోచిగన్నాంశుతీగన్నుషస్తకార అయం రోజరుచోరుచానోయద్రే పూర్వీ అయమీయతరితయుద్భిరస్వై స్వర్విధానాభీనాచరణిగ్రాగ్రే ప్రత్రలాజన్మిడప్యంగవసుయాయ పూర్వీ అపవోటీరేంద్రవిపదుభ్యం సుతోమదాయాశ్రహీయా ఉత ప్రాయ గణ నిషజ్జాయ గణతే వయోధా అయస్ యజ్ఞానయింద్రపదాయ క్రత్వే అవీవో విరప్సిన్ ేంద్రమస్మై సమిద్ధే అగ్నౌ సయంద్రతో మహాత్మాహంధుభరాజోపరిష్ట్వాయతమనసాజోహీంద్రాజాహితుమహేనా ఉప బ్రహ్మాణి తృణవజిమానోధాస్తన్వేధాయ్రాస్వే తదేయత్రి అతో నో యజ్ఞమవాసే నియుత్వాన్ సచోడా పాహి గర్వణో వరుద్ధి అహేళమాన ఉపాయాహి యజ్ఞం తుభ్యం భవంత ఇంద్రవస్సు దాసాః గావో నవద్యేన్ సమోగో అచ్చేంద్రాగాహి ప్రథమో యజ్ఞానాం ే కాస్వరిష్టాయ్యాసస్వత్వాధిపద్భూర్మి ప్రదే అధ్వజులస్వంతేవ్రో వర్ధతామింద్రగవ్యోగ్రత్సో విశ్వలో పరింద్రాయ విష్ణే సమకారి సోమాహం వీరహరివస్థాదరే ప్రతిపియస్తే అన్నం సుతస్వామో అసూదారి నవచేదంతేర్భగుపాయాహి యజ్ఞం తేన విశ్వాస్తవీరాణస్ భయామదిత్తేంద్రయాహ్యర్వానం తే సోమస్తన్వే భవాది శతక్రతోపాదయస్వాదు ప్రాత్మాపమృతనాథ ప్రభిక్షో సత్యస్మీడతే విశ్వాని విదుషే భర అరంగమాయజ్వజే పశ్చాద్ధ్వన రే ఏనం ప్రత్యేత సోమేభిస్వమపాయమం అమత్రేభిర్విజీషణమింద్రం సుతేభిరిందూభిర్సోమేభిప్రతిభూషత వేదా విశ్వస్య మేధీరో ధృఢత్తంతమిరేషతే అస్మా అస్మాయుగం ధసోద్ధర్యో ప్రభరాసుతం కుమిచ్చామస్య తద్ధాతోభిస్తేరవత్తరాద్ యచ్చంబరం వదే దివో దాసాయ రంధయా అయం సోమాయుందతే సుతః పిప యచ్చీర్ఘసుతం మదం మధ్యమందం చ రక్షతే అయం దోమా ఇంద్రతే సుతఃపిప అంతరస్మ నోమదే రుణా అమాదేజ అయం దోమా ఇంద్రతే సుతఃపిప యమందానో అంధ సోమాధో నందోమా ఇంద్రతే సుతఃపిప జ్యోరాజిమోరిందోజోజుమ్నైర్జుమ్నవత్తమ సోమస్సుదస్తయస్వధాపతే మదస్తో విలక్మదే రాజో దామాదీనా సోమస్సుదస్తయస్వధాపతే మదృద్ధో నమదాతురో నశ్వాభిరుచిభి సోమస్సుదస్తయస్వధాపతే మదమూవో అప్రాహణం గణేషే సవ సత్పతి ఇంద్రం విశ్వాదాహం నరం మంగిష్టం విశ్వదర్శని యం వర్ధయంతీర్ఘిరపదిం తురస్సరాధత తమిన్వస్య రోదసీ దేవీ దుష్టం సపర్యత తద్వముక్తస్య బర్హణేంద్రాయోపస్తృణీషణి విపోనయస్యోదయోపి యద్రోహం సక్షితాః అవే రద్దక్షం మిత్రో నవీయాన్వమానో దేవేభ్యోమస్యో అసైద్ సతవాన్ సౌరాభిర్ధౌతరీభిర్విశ్వాజరభవత్సఖిభ్యస్య పరిభేదా పాయస్సుజేమనాం సుజేవాసో అక్రన్ రాధో నామ మహోవచో ధర్మమర్దిశయేభేన్యోవ్యావహ యుమత్తమం దక్షం దేహ్యస్మేదేభాజనానాం పూర్వీరరాదీ వర్రీయోమయస్కృణయసేభ్యర్థనస్య దాతామస్మా విద్ధి ఇంద్రదుభ్యమిన్మాఘమన్న భూమ వయం దాత్రే హరి భోమా వివేన నకైనాభిర్దృశేమ్యత్రాకిమంగళధ్వజోదానం బాహు మాజస్స నేరుణభనోరీధామాదేరేవత సఖ్యేరీషామ పూర్వీష్ట ఇంద్రమిష్జోజనేజ్యష్మే ప్రమృహాణద ఉదభ్రాణీదస్తనయన్ నియర్తేంద్రోరాధాంశ్యశ్యాగమ్యాతిపక్ కారుధాయామాన ఆదాభన్మోనా అధ్వర్యో వీర ప్రమహే సుతారావింద్రాయ భరతజ్ఞస్య రాజా యః పూర్వ్యభిరుతనూతనాభిర్గేర్భిర్వాృషీనా అస్యమదే పురువర్పాంసి విద్వానింద్రో వృత్రాణ్య ప్రతీజఘ తమ ప్రహోషి మధూమంతమస్తై సోమం వీరాజ శిప్రుణే పిబ్యై పాదాసుతమింద్రో అస్సు సోమం హంతా వృత్రం వజ్రేణ మందసాన గంధాయజ్ఞం పరావతచ్చిదచ్చాపశుద్ధీనామాపితాకారుధా ఇదం జగత్పాత్రమింద్రపాదమింద్య ప్రియమమృతమపాయి మచ్చత్యసాదౌ మనసా దేవం యా అస్మద్వేషో యుజవద్యం ఏలామందానో జగిరో రతత్రోంచామిమజామిమభవన్నమిత్రాయ ఆదక్ష్వామఘవన్నింద్రవృత్వా అస్మభ్యం మహిమరేవ సుగంగా అపాంతోకస్యతనాయస్యజేష ఇంద్ర సూరేంద్రేణ గ్రీష్మానో అర్ధం ఆత్మాహతయో వృషా నో యుజానా వృషా రథాసో వృషా రస్మజోత్యా అస్మత్రాంతో వృషా నో వజ్రవాహో విష్ణేమదాయ సుయుజో వహంతు ఆదే వృషన్ వృషా నో ద్రోణమత్తర్ఘృత వృషో నోన్మజో వదంత ఇంద్ర ప్రదభ్యం వృషాభిస్తుతానా వృష్ణే భరంతి వృషభాయ సోమం వృషాదిదివో వృషభ పృథివ్యా వృషా సింధూనా వృషభస్తియానా వృష్ణే దయంతర్వృషభ పీవాయ స్వాదూరసో మధుతే యోగనాయ అయం దేవస్థ దాజాయ మానయింద్రేణ యుజా పరిమస్తభాయతే అయం స్వస్య పితురాజుధానీందూరముష్ణాదీవస్య మాయా అజమాగృణో దృఢత సుపత్నీరయం సూర్యే అరధాజ్యోతిరంత అజం ప్రధాతు దివిరోచనేషో ధృతేషో విందమృతం నిగూఢం అయం జావా పృథివీ విష్కభాజదయం రథమయనసప్తరశ్మిం అయం గోషత్యాపక్వమంత సోమో దాధారదతాయంద్రముత్తమ్ శ్రోత్రశ్చ ప్రాణపానౌ దేహ ఇదం శరీరం ద్వౌ ప్రత్యంచావనులోమో విసర్గా వేదం తమ్ మన్యేతసాయంద్రముత్సం నఖశ్చ పృష్ఠశ్చ కరౌ చ బాహూజంఘే చోరూ ఉదరం శిరశ్చ రోమాణి మాంసం రుధిరశ్చిరేదశ్శరీరం జలభుద్భుతోపమం ధ్రువలాటే చర్ణౌ భగనూ కపోలౌ చుముఖస్తాౌ దంతా తథైవ జిహ్వా మేధశ్శరీరం ముఖరత్నకోశం